మెరుస్తోందిరా పిలుస్తోందిరా మెరుస్తోందిరా పిలుస్తోందిరా దడక్ దడక్ దడక్ ఏ మా వయ్యారం చూడు ఏ మా వైభోగం చూడు కసాదియా పిల్లలు పిల్లని కళ్ళి పుకు చూడు. వలేస్తోందిరా నిలేస్తోందిరా దడక్ దడక్ దడక్ కళ్ళు కలిపేస్తా ఉంది ఒళ్ళు తడిమేస్తా ఉంది రారా పండు బోలైనేసేదాం పట్టుకురా దిండు. చూడు